అరవే ఈషత్ స్మితానా హాసరీసం ధా ఈషత్ స్మితానా ఈషత్ స్మితం మందయస్య తథా తాదృగాననం యస్యాః సా తథా. 146 లలితా త్రిశతి భాష్య పర్యాప్తకామత్వేన సర్వదా ప్రసన్న ముఖిత్యర్థః ఇదుహఖాస్పర్శీ పరమానందరూపతయా వా తథా ఉం ఈషత్స్మి తాననాయే నమః. ఆం వి ఈషత్ స్మిత మనగా మందహాసము పరాదేవి ముఖము సదా దరహాసోజ్వలమై వెలుగొందుచుండునుగాన ఈషత్ స్మితాననాయని కీర్తింపబడుచుండును. సర్వవిధములైన కామములు ఆ దేనికి అనుభవసిద్ధములు, అందువలన ఆమెకు కోరదగిన కోరిక ఎనున్నది యుండదు. కావున నిరంతరము ప్రసన్న ముఖయే యుండునని భావము. దుహఖస్పర్శ సంబంధము లేని పరమానందము స్వరూపముగా గలదగుట వలన గూడ పరమేశ్వరికి ఈషత్స్మితానన ఎను నామమన్వర్థము.